गच्छन्ति त्वा सोम्यासः सखाय शृण्वन्ति सोमम् दधति प्रजांसि तिरिक्षन्ते अभिषस्तिम् जनानामिन्द्रत्वदा कश्चन हि प्रकेतः न ते दूरे परमाचिद्रजांस्यातु प्रजा हि हरिभो हरिभ्याम् श्रीराज वृष्णे समना कृते माजन्ताग्रावानस्वमिधाने अग्नौ इन्द्रस्वशिप्रो मघपातरुत्र महाव्रातस्त्वभिकोर्भिर्घावानि यदुग्रोधाभाधितमत्येषुक्वाते वृढभवीर्याणि त्वम् युष्माच्चावयन्यच्युतान्येको धृत्राचरसि जिघ्रमाणः तमद्या वा पृथिवी पर्वतासोऽनु व्रता जगिमे देवतस्थुः उता भजे गुरुः दश्रवोऽभिरेको दृढमवतो वृत्रः सन् इमेतीन्द्ररोदसि अपारे यत्सम् गृह्णामघवन् प्राशिरित्ते प्रसूत इन्द्रप्रवता हरिभ्याम् प्रते वज्रः प्रवृणन्मे शत्रून् जहि प्रतीचो अनूचः पराचो विश्वम् सत्यम् क्रीणिहि विष्टमस्तु यस्मै राजुरधामर्त्याजा भक्त्यम् यद्भजते गेह्यांसः भद्राद इन्द्रसुमतिर्घृताची सहस्रधाना पुरुहूत रातिः सहदारम् पुरुहूत क्षियन्त महस्तमिन्द्रसम्पी नक्कुणारुम् अभिवृत्तम् वर्धमानम् पियारुमपादमिन्द्रतमसा जगन्थ निरामी शिरामिन्द्रभूमिम् महीम पारांसदने सत्स अस्तभ्राद्याम् ऋषभो अन्तरिक्षमर्षन्तामस्तयेह प्रसूताः ृणोबलिन्द्रव्रजोगोः पुराहन्तोर्भयमानो व्यार सुगान् पथो अकृणोन्निरजेकाः प्रावन्वाणीः पुरुहूतम् धमन्धीः एको द्वे वसुमती समीचीन्द्रापप्रो पृथिवीमुदद्याम् उदान्तरिक्षादभिनः समीकजिषो रथिः सजिनस्सूरवाजान् दिशस्सूर्योनमेनादिप्रतिष्ठा दिवे दिवे हर्यस्व प्रसूताः संयजा नलध्वान आदितस्वैर्विमोचनम् कृणुते तत्त्वस्य त्रिक्षन्दपुषसो यामन्नक्तोर्विहस्वत्यामही चित्रमणीकम् विश्वे जानन्दिमहिगायदा गादिन्द्रस्य कर्म सुकृता पुरूणि यज्ज्योतिर्निहितम् वक्षणा स्वामा वक्त्वम् च रतिबिभ्रतीगौः विश्वाम् स्वात्मसंहृतमुश्रिया याम् यत्सीमिन्द्रो अदधाद्भोजनाय इन्द्रदिह्ययामकोशा भूवन् यज्ञाय शिक्षगृणते सखिभ्यः दुर्मायवो दुरे पावत्या सो निषङ्गिनो रिपबोहन् त्वा सह सङ्घोरशृण्वे ममैरमित्रैर्जहीन्येष्वसनिन्तपृष्ठा दृश्ये मधस्ताभिरुदासहस्वजहि रक्षो मघवन् रन्दयस्व उद्ब्रेहरक्षः सह मूलमिन्द्रभिश्च मध्यम् प्रत्यग्रम् शृणीः आजीव तस्सलोकम् जगर्थ ब्रह्मद्विषेतपूषिण्ढेदिवस्य स्वस्तये वाजिभिश्च प्रणेतः संयन्महीर्ष आसत्सि पूर्वीः आयो मन्दारो बृहदस्यामास्मे अस्तु भग इन्द्रप्रजावान् आनो भरभगमिन्द्रद्युमन्तम् निते देष्णस्य धीमहि प्रवेके पूर्वजीव पप्रथे कामो अस्मे तमाप्रेण वसुपते वसूनाम् इमम् कामम् मन्दयागोभिरस्वैश्चन्द्रवताराधसा पप्रथश्च स्वर्यवो मतिभिस्तुभ्यम् विप्रायिन्द्राय वाहः कुशिकासो अक्रन् आनो गोर् పుత్రాదర్భిః గోపదేకాస్వస్మభ్యం సనయోజంతు వాజాః దివక్షా అసి వృషభ సత్యదుష్మోస్మభ్యం సుమాఘవన్ బోధి గోదాః సునం భూవేమ మఘవానమింద్రమస్మిన్ భరే నృతమం వాజసాతౌ శృణ్వంత ముగ్రమూతయే సమత్సుఘ్నంతం రత్నాని సంచితం ధనానాం సద్వన్ నిర్దుఖితం నప్యంగాద్విద్వాదీతిం సపర్యన్ ఇదాయత్ర దుఃఖితశేక వృంజాన్ సంసర్గ్నే రమణ సాధన్వే నజామయేతాన్ వో రిక్తమారైశ్చకార గర్భం స నిదుర్నిధానం యదీ మాతరో జనయన్ తవన్ని మన్యః కర్తా సుకృతో రంజరుంధన్ అగ్నిర్జజ్ఞే జుహ్వా ఆరేజమానో మనస్పుత్రా రుడస్య ప్రజక్షే మహాన్ గర్భో మహ్యా జాతమేషా మహీ ప్రవృద్ధర్య స్వస్వయజ్ఞైః అభిజైత్రీరసనంద స్పృధానం మహిజ్యోతిస్తమసో నిరజానన్ సంజానతీ ప్రత్యుదాయన్నుషా సహపదిర్గమామభవదే గజింద్రాః వీణౌషధీరభిధీరా అదృందన్ ప్రాచాహిన్ మన్మనసా సప్త విప్రాః విశ్వామవిందన్ బధ్యామృతస్య ప్రజానన్ నిచ్చానమసా వివేశ వినద్యదీ శరమారుగ్రమద్రేర్మహిపాధ పూర్వం సధ్యర్కః అగ్రన్నయః సుపద్యక్షరా నామచ్చారమం ప్రసమాజానదీగాత్ అగచ్చదు విప్రతమస్సఖీయన్న సూదయః సుకృతే గర్భమద్రీః శశానమర్జోజిపభిర్మకస్యన్నతా భవదింగీరాః సద్యో అర్చన్ సదస్సద ప్రతిమానం పురోభూర్విశ్వావేధజనీ మాహంతి సుష్ణం ప్రణోదివః పదవీర్గవ్యురచ్చన్ సఖాసీంద్రముంచన్ నిరపద్యాత్ నిగౌ యదా మనసా సేతురర్కైః కృణ్వానాసో అమృతత్వాయ ఘాతుం ఇదం చిన్న సదనం భూర్యేషాం యేన మాసాం అశేషాసం కృతేన సంపశ్యమానామదన్నభిస్వం పజః ప్రత్నస్య వేదసో దుఃఖానాః విరోదసీ అతపద్ఘోష యేషాం జాతే నిష్ఠామద దుర్ఘోషు వీరాన్ సజాతేభిర్వృత్నః సేతు హవ్యైరుదుశ్రియా అసృజదింద్రో అర్కైః పురోచస్మే ఘతవద్ధరం దీమస్వాత్మదుహేజేన్యాగౌ పిత్రేజక్రస్సదనం సమస్మై మహిద్విషేమ సుకృతో విహిఖ్యన్ విష్కభ్రంతస్కంభనే రాజనిత్రీ ఆసీనా భూర్ధ్వం రభసం విమిన్వన్ మహీయతిషణాశిశ్రేధాచ్చద్యోగృహం విద్వా అమ్రోదస్యో ఇరోయస్మిన్ననవద్యాస్ నీచేర్విశ్వాయింద్రాయతవీషీరనుత్తాః మహ్యాదే సఖ్యం వస్మి సక్తీరావృత్రఘ్నే నియుతో యంతి పూర్వీః మహి స్తోత్రమవాగన్ సూరేరస్మాకం సుమఘవన్ బోధి గోపాః మహి క్షేత్రం పురశ్చంద్రం వే విద్వానాదిత్సఖిభ్యః శరథం సమైరత్ ఇంద్రో గృభేరజనద్దేద్యానః సాకం సూర్యముషసం గాతుమగ్నిం అపశ్చేత విభో నమో నా ప్రసద్ధీచీరసృజద్విశ్వశ్చంద్రాః మధ్వః పునానాః కవిభిః పవిత్రైర్జుభిర్హిన్వన్త్యక్తుభిర్ధనుత్రీః అనుకృష్ణే వసూధితే జిగాతే ఉభే సూర్గస్య మంహనాభిజత్రే పరియత్తే మహిమానం రజధ్యే సఖాయ ఇంద్రకామ్యా ఋజిత్యాః పతిర్భవృత్ర సోదృతానాశ్వాజుర్వృషభోపయోధా ఆనోదై సఖ్యేభిః శివేభిర్మహాన్ మహీభిరోతిభిః శరణ్యన్ తమంగిరస్తన్నమాసా సపర్జన్నవ్యం కృణోభి సన్యాసే పురాజా ద్రుభోభియాయి బహునా అదేభిః స్వస్థ నో భగవన్ సాతయేధాః యః పాపకా ప్రదాత అభూవన్ స్వస్తి నః పిబ్రిహి పారమాసా ఇంద్రత్వం రాజిరః పాహి నో రిషో మక్షో మక్షో గృణీ గోజిరో నః అదే దిష్టవృత్రా గోప దీర్ఘా అంతః కృష్ణాంతరుషైర్ధామభిర్గాద్ రసోనుతా దిశమానృతే నదునశ్చ విశ్వా అవృణోతమస్వాః సురం వో వేమ భగవానమింద్రమస్మిన్భరే వృతమం వాజసాతౌ శృణ్వంత ముగ్రమూతయే సమత్స గృహంతం రత్నాని సంచితం ధనానాం ఇంద్రసోమం సోమపతే పిభేమం మాధ్యమిందినం సమనం చారుయత్తే ప్రప్రచ్ఛాసి ప్రేమ గమన్ విజేషన్ విముచ్యా హరీ ఇహమాదయస్వ గవాసిరం మంథినమింద శుక్రం విభా సోమం నరిమాదే మదాయ బ్రహ్మగదా మారుతేన గణేన సజోషా రుద్రైస్త్రిపదావృషస్వ ఏతే సృష్ణం ఏత వీషీమవర్ధన్నర్చంత ఇంద్రమరుతస్తవోజాః మాధ్యం దినే సమానే వజ్రహస్తవిభా రుద్రేభిః సగణస్సు శిప్ర తరింద్రస్య మధుమద్దివి ప్రయింద్రస్య శర్ధో మరుతోజ ఆసన్ ఏభిర్వృత్తస్యేషిత వివేదా మర్మణో మన్యమానస్య మర్మ మనుష్వదింద్రసమానం జుషానఃపి భాసో మంసస్వతే వీర్యాయ సామవృత్స్వహర్యస్వ యజ్ఞేస్స రణ్యుభిరపో అన్నాసి సర్షి మహమో యద్ధవృత్రం జఘన్వాత్యాంగివప్రాసృజః సర్పవాజౌ శయానమింద్రతరతాపథేన బభ్రివాం సంపరి దేవీరదేవం యజామయన్నమసా వృద్ధమింద్రం బృహంత విష్ణుమజరం యువానం యస్య ప్రియే మమ దుర్యజ్ఞయస్య నరోదసీ మహిమానం మమతే ఇంద్రస్య కర్మ సుకృతా బలూని వృతాని దేవానమీనంతి విశ్వే గాధారజ ప్రీథివీంద్యాముతే మాం జజాన సూర్యముషసం సుదంసాః అద్రోఘ సత్యం తమతన్నహిత్వం సద్యో యజ్జాతో అపీవోహ సోమం నద్యావ ఇంద్ర తమసస్తవో జోనాహానమాసా శరదో వరంత తం సద్యో వివో జాత ఇంద్రమధాయ సోమం పరమే వ్యోమన్ యద్ధద్యావా పృథివీ ఆవీవేశీరథావ పూర్వ్యకారుధాయాః అహన్నహిం పరిచయా నమర్ణవో జాయమానం ద్విజాతతవ్యాన్ నదే మహిత్వమనుభూత దద్యోర్యదన్యజాస్మిజ్ఞా ఆక్షామవస్థాః యజ్ఞో హిత ఇంద్రవద్ధ నో భూదుత ప్రియ శ్రుత సోమోభిజేధాః యజ్ఞేన యజ్ఞమాపయజ్ఞయస్వం యజ్ఞస్తే వజ్రమహిహత్య ఆవద్ యజ్ఞేనేంద్రమపసా చక్రే అర్వాగీయం సుమ్నా జనవ్యాసేవ వృత్యా స్తోమేభిర్వా వృధే పూర్వేభిర్జో మధ్యమేభిరుత నూతనేభిః నిమేషయన్మాధిషణా జానస్తవై పురాపార్యాదింద్రబన్నాః అంహసో యత్ర పీపరజ్జసానో నామే మయాంతముభయే హవంతే ఆపూర్ణో అస్య కలసస్వాహాసేత్తే నకోసం సిసిచేపి బధ్యై సమప్రియ ఆవవృత్రన్మదాయం ప్రదక్షిణితభిలోమాస ఇంద్రం నీర పూర్వభూత సింధం ఆద్రజ పరిషంతో వరంత మిథ్యాసిద్భిషిందృణంజోగవ్యమూర్వం సురం భూమేమ భగవానమింద్రమస్మిన్ ఫలే నృతమం వాజ సాతౌ శృణ్వంత ముగ్రమూతయే సమత్సఘ్నంతం వృత్రాణి సంచితం ధనానాం ప్రపర్వదానాము సతీ రూపస్థాదస్మే జివమిషీతే హాసమానే గావే శుభ్రే మాతరాదిహానే విపాక్షద్రీపయసాజవేతే ఇంద్రేషితే ప్రసవం భిక్షమానే అచ్చా సముద్రం రథ్యే వయాసః సమారాణే భూర్మిభిక్పిన్వమానే అన్యావామన్యామప్యేతి శుభ్రే అచ్చా సింధుం మాతృత మామజా సంవిపాసమువీం సుభగా మగన్మ మత్సమీప మాతరా సంవిహానే సమానం యోనిమను సంచరంతి ఏనా భయం ప్రజసా పిన్వమానా అనుయోనిం దేవకృతి సంచరంతి నవర్తవే ప్రసవ సర్గ దక్తః కింయుర్విప్రో నద్యో జోహవీతి రమధ్వం వేమ చ సోమ్యా జరితావరీరుప ముహూర్తమేవైః ప్రసంధుమచ్చా బృహతీమ నీషాభస్యురక్వే కుశికస్య సూనుః ఇంద్రో అస్మారధ్వజ్ర బాహురపాహన్ వృత్రం పారిధిం నదీనాం దేవో నయత్స పితాసు పాణిస్తస్య భయం ప్రసవేయామభుర్వీః ప్రపాచ్యం సస్వధ వీర్యా అంతరింద్రస్య గర్భయదహిం విభ్రశ్చత్ నివజ్రేణ పరిణతో జఘానాయన్నాపోయనమిచ్చమానా ఏతద్వచో జరితర్మాభిమృష్టా ఆయత్తే ఘోషానుత్తరాజుగాని ముక్షేషు కారో ప్రతినోజుగస్వమానో నిగః పురుషత్రా నమస్తే ఓషస్వసారకారవే శృణోత యజవో దూరాదన సారథేన నిషూన మధ్వం భవతాసు పారాధో అక్షాసింధవ శ్రోత్యాభిః ఆదేకారో శృణవా మాపచాంసి యయాథ దూరాదన సారథేన నిదేనం శైర్ప్యానే భజోషామర్యాయేవ కన్యా సస్వచైతే యదంగత్వా భరతాః సంతరేయుర్గవ్యం గ్రామ ఇషిత ఇంద్రదూతః అర్షాదః ప్రసవః సర్గ దగ్ధావో వృణే సుమతిం యజ్ఞయానాం అదారిషర్భరతమభక్తమిప్రసుమతిం నదీనాం ప్రవిన్మధ్వమిషయంతే సునాథాభక్షణా ప్రణధ్వం జాతశీభం ఉద్వభూర్మిః సంన్యాహంత్వా భోజోత్రాణి ముంచత మా దుష్కృతో యేన సాజ్ఞౌ నవారతా ఇంద్రః పూర్భిరాదిరద్ధాసమర్కైర్విదద్వసుర్దయమానో విశత్రూన్ బ్రహ్మజ్యోతస్తన్వావృధానో భూరి దాత్రావృణద్రోదసీ ఉభే మఖస్య దేతభిషస్య ప్రజ్యోతిమియం నిమాయమనుతాయ భూషన్ ఇంద్రక్షితీనామ శివానూషీణాం విశాం దేవీనాముత పూర్భయావా ఇంద్రో వృత్రమవృణోచ్ఛర్దనీ జక్మమాజినామమినాద్వర్పణీధిః అహంగ్యం సముసధర్పణేష్వామిర్ధేనాగృణోద్రామ్యానాం ఇంద్రస్వర్షా జనయన్నహారిజోషిభ్యః ప్రదానా అభిష్టిః ప్రారోజయన్మన వేగేతుమన్నామవిందజ్జ్యోతిర్బృహతేరణాయ ఇంద్రస్తు బర్హణావివేశ నృవద్దధానో నర్యా పురూణి అచేదయద్ధియ ఇమాజ రిత్రే ప్రేమం వర్ణమదిరచ్చుక్రమాసా మహామహాని ప్రణయంత్యస్యేంద్రస్య కర్మ సుకృతా పురోణి విజనేన విజనాన్ సంబిభేద మాయాభిర్దస్యోంగ్ర విభోద్యోజాః యుజేంద్రా మన్నామరీవశ్చకార దేవేభ్యః సత్తాదిశ్చర్షణి ప్రాః వివస్వ దస్సదానే అస్యదాని విప్రా భుక్తేభిః కవయో గృహంతి సత్రాసాహంబరేణ్యం సహోదాం సవాం సంస్వరవశ్చ దేవీ సదానయ ప్రేషివేంద్యాముదే మామింద్రం మదంత్యనుధీర నాశః సదాత్యాముత సూర్యం దసానేంద్రస్సదానపురుభోజ సంగాం హిరణ్యయముత భోగం సదానహత్వేదస్యోన్ప్రార్యం వర్ణమావత్ ఇంద్రవోటధీరసనోదః వనస్పతీంద్రసనోదంతరిక్షం విభేద బలం ను నృదేవి వాచోధా భవద్దమిదాభిక్రదూనాం శృణం భూవేమ మఘవానమింద్రమస్మిన్ భరే ఋత వంబాజ సాకౌ శృణ్వంత ఉగ్రమూతయే సమత్సభ్యంతం వృత్రాణి సంచితం ధరానాం తిష్టాహరీరథా యుజ్యమానా జాహి వాయుర్న నిజితో నో అచ్చ ఇవాస్యంతో అభిసృష్టో అస్మేరింద్ర స్వాహారరిమా దేవదాయ ఉపాజిరా పూరుహూతాయ సత్తీ హరీరథస్య ధూర్ష్వాయూనజ్మి రాజ్యథా సంభృతం విశ్వతశ్చిదుపేమం యజ్ఞమావాహాదయింద్రం ఉపో నయస్వృషనాథ పుష్పోతేమ భక్తం వృషభస్వధావః గతే తామస్వామిమోచేహసో నా దివే దివే సదృశీరద్ధిధారాః బ్రహ్మణాతే బ్రహ్మయుజాయునజ్విహరీషకాయాసధమాద ఆసు స్థిరం రథం సుఖమింద్రాధితిష్ఠన్ ప్రజానన్ విద్వాహి సోమం మా దేహరీ మృడనాభీత పృష్టానిరేరమన్యజమానాసో అన్యే అత్యాయాహి సస్వతో భయంతేరం సుతేభిః ప్రణవామసో మయీ తాయం సోమస్తమే హ్యర్వాంసస్వత్తమం సుమనా అస్య పాహి అస్మిన్ యజ్ఞే బర్హిష్యా ఋషద్యాదధిష్వేమం జఠర ఇందూరింద్ర స్తీర్ణంతే బర్హిః స్తుతయిన్ సోమః కృతాధానా అత్తమేతే హరిభ్యాం తదోగసే పురుషాకాశవృష్ణే మరుత్వచేతుభ్యం రాతాహవీంషి ఇమం నరః పర్వతాస్తుభ్యమాపస్సమింద్రగోభిర్మధూమంతమక్రన్ తస్యాగత్యా సుమనారిష్వాహి ప్రజానన్ విద్వాన్ తస్యాస్వాహ మరుత ఇంద్ర సోమేయే త్వామవర్ధన్న భవన్ గణస్తే తేభిరేతం సుజోడా వావసానో ఓగ్నేః పీర్వ జిహ్వయా సోమామింద్ర ఇంద్రమివస్వధయా జిత్సుతస్యాగ్నేర్వా పాహి జిహ్వయా యజత్ర అధ్వర్యోర్వా ప్రజాతం సక్రహస్తాద్ధో దుర్వా యజ్ఞం భవిరో జుడస్వ సురంగు వేమ మఘవానమింద్రమస్మిన్ భరే నృత బంబాజ సాతౌ శృణ్వంత ఉగ్రమూతయే సమత్సుఘ్నంతం వృత్రాణి సంచితం ధనానాం ఇమామోషు ప్రభృతిం సాతయే ధాస్స స్వచ్ఛస్వ దూతిభిర్జాతమానః సుదేవృధే వర్ధనేభిర్యః కర్మభిర్మహద్భిః శుశ్రూతోభూత్ ఇంద్రాయతో వా ప్రతిభో విదానాభిర్గేభిర్వృషపర్వాహాయాః ప్రయమ్యమానాన్ ప్రతిభాజేంద్రభిర్వృషధూతస్య కృష్ణాః పిపావర్ధస్వ తవ ఘాసుదాస ఇంద్రసోమాసప్రథమా కృతే మే యథా వేగః పూర్వ ఇంద్రసోమాయి పన్యో అద్యానవీయా మహాద్రజనే విరప్సు ఉగ్రం సమపత్యోజా నారణ్యాద పృథివీ జనైనం యత్సోమా సోహర్యస్వమందన్ ఉగ్రో వా మృధే వీర్యాయ సమాచక్రే వృషభ కావ్యేన ఇంద్రో భగో వా జదా అస్య గావః ప్రజాయంతే దక్షిణా అస్య పూర్వీః ప్రయత్సింధవః ప్రథమం యథా జన్నాపః సముద్రం భత్సేవ జగ్మః అతశ్చిదింద్రస్వదోవరీయాన్యదీం సోమః ప్రణతి దుగ్ధోంసుః సముద్రే నసింధ భోజాదమానాయింద్రాయ సోమం సుషూతం భరంతః అంసుం దూహంతి హస్తినా భరిత్రేర్మధ్వః పునంతి ధారయా పవిత్రైః రాజేవ కుక్షయః స్వమధారాః సమీభివ్యాజ సవనా పురూణి అన్నాయదింద్ర ప్రథమా వ్యాస వృత్రం జఘన్వా వృణీత సోమం ఆతూహరమాగీరే తత్పరిష్టాద్విద్మాహిత్వాపసూపతిం వసూనా ఇంద్రయత్తే మాహీనం తత్రమస్త్యస్మభ్యం తద్ధర్యస్వప్రయంధి అస్మే ప్రయంధి మఘవన్ ఋజేషన్నింద్ర రాజో విశ్వవారస్య భూరేః అస్మే సతం సరదో జీవసేధా అస్మే వీరాచ్చస్వదయింద్రశిప్రిన్ సునంగో వేమ మఘవానమింద్రమస్మిన్ భరే నృతమం వాచ సాతౌ శృణ్వంత ముగ్రమూతయే సమత్సభ్యంతం వృత్రాణి సంజితం ధనానాం మాత్రహత్యాయసవసే మృతనాశాహ్యాయ చ ఇంద్రత్వర్ధయామసి అర్వాచీనం సుతేమన భుతచక్షుస్సతక్రతో ఇంద్ర కణ్వంతు బాధతాః నామానితే సదక్రతో విశ్వాభిర్గీర్భిరీమహే ఇంద్రాభిమాతిషాహ్యే పురుష్టుదస్య ధామభిః సతేన మహయామసి ఇంద్రస్య దర్షణే ధృతాః ఇంద్రం వృత్రాజహంత వే పురుహూతముపబ్రువే భరేషు వాచ సాతయే ర్భవత్వామీమహే సతక్రతో ఇంద్రవృత్రాజహంత మే జుమ్నేషు పృథనాజ్యే ప్రత్సదోర్షస్రవస్సు ఇంద్రసాక్ష్వాభిమానాతిషు చుష్మిందమన్నభూతయే ద్యుమ్నినం పాహి జాగ్రేవిం ఇంద్రసోమం సతక్రతో ఇంద్రియాణి సతక్రతో జాతే జనేషు పంచసు ఇంద్రతాని తావ్రేణే అగన్నింద్రశ్రవో బృహజ్జుమ్నం దధిష్వదుష్టరం ఉత్తే సుష్మం తిరామసి అర్వావతో నాగశ్యథో శక్రపరావతాః లోకోయస్తే అద్దివలింద్రేహ దదాగాహి అభిదష్టే వదీధయామనీషామత్యో నవాజీ సుసురోజిహానః అభిప్రియానివర్వ్రే సత్పరాణి కవీంగ్రచ్ఛామి సందృశే సుమేధాః ఇనాదవృచ్ఛజనీ మా కవీనాం మనోధృతః సుకృతస్తక్షదద్యాం ఇమాభూతే ప్రణ్యో ఓ బద్ధమానామనో వాతా అధను ధర్మానిగ్మన్ నిషేగజత్రగుహ్యాదధానాభుతక్షత్రాజరోదసీ సమంజన్ సంమాత్రాభిర్మమిరేయేవ సుర్వీ అంతర్మహీ సమృతే ధాజసేదుః ఆతిష్టం తం పరి విశ్వే అభూషాంఛయోవసానశ్చరతి స్వరోజిః మహత్తద్వష్ణో అసూరస్య నామా విశ్వరూపో అమృతానితస్థౌ అసూతపూర్వా విషభోర్జాయా నివాస్య సుకృతస్సంతి పూర్వీః జివో నమాదస్ జీవి క్షత్రం రాజానా ప్రతివో దాసే శ్రేణి రాజానా విదసే గురుణి పరి విశ్వాణి భూషస్తాంసి అపశ్యమత్రమనసా జగన్వాన్ ప్రతేగన్ ధర్వాన్నపి వాయుకే సాన్ సజన్వస్య వృషభస్య ధేనోరానామభిర్మమిరే సజ్ఞంగోః అన్యదన్యద సుర్యా అంబసా నాని మాజినో భవిరే రూపమస్మిన్ సజన్వస్య సవితర్న కిర్మే హిరణ్యయీ మమతిం యామసి శ్రేత్ ఆదుష్టదీరోదసే విశ్వమిన్వే అపి భయోషాధనీమాని వౌరే యువం రత్నస్య సాధసో మహోయద్దైవీ స్వస్తిః పరేణ స్యాతం గోపాజిహ్వస్య తస్తుషో విరూపా విశ్వే పశ్యంతి మాలినః కృతాని శృణం భూమే మఘవానమింద్రమస్మిన్ భరే నృతమం వాజ సాతౌ శృణ్వంత ముగ్రమూదయే సమచ్చభ్యంతం వృత్రాణి సంచితం ధనానాం ఇంద్రం మధుర్హృదా వచ్చమానాచ్చాపతిం స్తోమాదష్టాజిగాతి యాజాగ్రేవిర్విదసే సస్యమానేంద్రయత్తే జాయతే విద్ధికస్య దివశ్చిదా పూర్యా జాయమానా విజాగ్రేవిర్విదసే సస్యమానా భద్రావస్త్రాణ్యర్జునావసా నాశయమస్మే సజా విద్యాధీ యమాచిరత్రాజమసూరాసూతజిహ్వాజాగ్రంపదాహ్యస్థాపూంషి జాతామి సుమాస చేతేత మోహనాథ పూషో బుద్ధజేత నకీరేషాం నిందితామర్త్యేషు యే అస్మాకం పితరో కోషు యోధాః ఇంద్రయేషాంద్రం హితామాహీరాభానుద్గోత్రాణి ససృజే దంసరావాన్ సకాహయత్ర సఖీభిర్నవగ్మైర విజ్ఞా సత్వభిర్గానుగ్మన్ సత్యం దదింద్రో దశభిర్దశగ్భైః సూర్యం విరేదతమశిక్షియం తమ్ ఇంద్రో మధుసంభృతముశ్రియాయాం పద్వద్వీపేద సమవన్నమేకోః గుహాహితం గుహ్యం గూఢమప్సుహస్తే దధే దక్షిణే దక్షిణావాన్ జ్యోతిర్వృణీతమసో విజానన్నారే శ్యామదురితాదభీకే ఇమాగిర సోమపా సోమవృద్ధజుషస్వేంద్రపురుతమస్య కారోః జ్యోతిర్యజ్ఞాయరోదసి అనుష్యాదారే శ్యామదురితస్య భూరేః భూరే జిద్ధితో జతోమత్యస్య సుపారాసో వసవో బర్హణావత్ శృణంభూమేమస్మిన్భరేతృతమంబాజసాతౌన్వంతముగ్రభూతయే సమత్స్వఘ్నంతం వృత్రాణి సంచితం ధనానా అభివాదయమనాః హరి ృషభం వయమ్ సుతే సోమే హవామహే సపాహి మధ్వో అంధసః ఇంద్రకృతువిధం సుతం సోమం హర్యపురుష్టుత వృషస్వదాతృపిం ఇంద్ర ప్రణోధితావాహనం యజ్ఞం విశ్వేభిర్దేవేభిః తిరస్తవాన విస్మతే ఇంద్రసోమా సుతాజిమేత ప్రయంతి సత్పతే క్షయం చంద్రాస ఇంద్రవః దధిష్వా జఠరే సుతం సోమమింద్రవరేణ్యం తవద్యుక్షాస ఇంద్రవః నిర్వణః పాహినః సుతం మధోర్ధారాభిరజ్యసే ఇంద్రత్వాదాతమిద్యసాః అభిద్యుమ్నాని బలినీంద్రం సజంతే అక్షీత ఈత్వే సోమస్య వావృధే అర్వావతో నాగాహి పరాపతశ్చ వృత్రహన్ ఇవాజూఢస్వ నో గిరాః ఎదంతరపరావతమర్వావతం చ భూయసే ఇంద్రేహ తదాగాహి ఆనూనైంద్రమద్యగ్భుభాన సోమపీతయే హరిభ్యాయాహ్యద్రివః సత్తోహోదానరిద్వియస్తిస్థిరే బర్హిరానుషక్ అయుజ్రాన్ ప్రాతరద్రాజః ఇమా బ్రహ్మ బ్రహ్మవాహ క్రియంతా బరిహిస్సేద దీహిసూరపురోడాసం రారంధి సవనేషు నయేషు స్తోమేషు మృగ్రహన్ ఉక్తేష్విందయర్వన మదయ సోమపామురం రిహంతి సవ సస్పతిం ఇంద్రం వత్సన్న మాతరాహ సమంద్రస్వాహ్యంధ సోరాధసే తన్వామహే నస్తోతారం నిజేకారః వయమింద్రత్వాయవో హవిష్మంతో జరామహే ఉదత్వమస్మయుర్వసో మారే అస్మద్విమోముచో హరిప్రియార్వాంగ్యాహి ఇంద్రస్వధా వో మత్స్రేహ అర్వాంచంతా సుఖే రథే వహతామింద్రకేశినా ఘృతస్నో బరిహిరాసతే ఉపానస్సుతమాగహి సోమామింద్రగవాసినం హరిభ్యాయస్తే అస్మయో తమింద్రమధమాగహి బరిహిష్ఠాంగ్రామాభిస్సుతం కుబిన్వస్య తృప్నవాహ ఇంద్రమిచ్చాగిరోమాచ్చాగురిషిజాయుత ఆవృతే సోమ పీతయే ఇంద్రం సోమస్య పీతయే స్తోమైరిహ వామహే ముక్తేభిః కుబిదాగమత్ ఇంద్ర సోమాసుతాజిమేతాంద్రధిష్వసతక్రతో జఠరే వాజినీవసో విద్మాహిత్వా ధనంజయం వాజేషు దధిషం కవే అధాదే సుమ్నమీమహే ఇమమింద్రగవాసిరం జవాసిరం చ నః పిప ఆగత్యావృషభిః సుతం తుభ్యేదింద్రస్వభోగ్యే ఏ సోమం చోదామి భీతయే ఏకరారంతుతే హృదే పీతయే ప్రత్నమింద్రహవామహే కుశికాసో అపశ్య వాహ ఆయాహ్యర్వాంధురేష్టాస్తవేదన ప్రతిభస్వమపేయం ప్రియాసాయాభుజోపరిహిస్వామిమేహవ్యవాహో హవంతే ఆయాహి భూర్వీరీరాహ్య ఆశిషముపనో హరిభ్యా ఇమాహిత్వా మతయస్తోమ దష్టాగింద్రహవంతే సఖ్యం జూషాణా ఆనో యజ్ఞం నమో వృధం సజోషాయింద్రదేవహరిభిర్జాహితూయం అహం జిత్వా మతిభిర్జోహ విమిఘృత ప్రజా సధమా దేవధూనా ఆసత్వా మేధావృష నావహాతో హరీ సఖాయా సుధురా స్వంగా ధ్యానాపదింద్రస్వనం జుషాణ సఖా సఖ్య శృణవద్వందనాని కుబిన్మా గోపాంకర సేజనస్య కుబిద్రాజానం మఘవన్ విజేషిన్ గుబిన్ మర్షిం పిబాంసం సుతస్య గుబిన్మేవ స్వో అమృతస్య శిక్షా ఆత్మా బృహంతో హనయోజుజానా అర్వాగింద్రసధమాదో వహంతు ప్రయేద్వితాధిపరింజంత్యాసుతం వృష్టాసో వృషభస్య భూరాః ఇంద్రపిబవృషధూతస్య వృష్ణాయంతే స్వేన భూసతే చ భార యస్యమతేచ్చావయసి ప్రకృష్టేర్యస్యమతే అపగోత్రావవర్థ శృణంభూమేమ మఘవానమింద్రమస్మిన్భరే నృతమం వాజసాతౌ శృణ్వంతముగ్రమూతయే సమత్స్వద్భ్రంతం వృత్రాణి సంజితం ధనానా అజంతే అస్తు హరియతస్వ మహాహరిభిస్సుతః ృషారయింద్రహరీభిర్నాగహ్యాతిష్టహరీతం రథం హర్యన్నుషసమర్చయ సూర్యం హర్యన్న రోజయ విద్వాంసి గిత్వాన్ హర్యస్వవర్ధస ఇంద్ర విశ్వా అభిశ్రియా యా ఇంద్రో హరీషాయ సంపృథివీం హరీవర్పసం అధారయద్ధరిదోర్భూరి భోజరంగజోరంతర్హరిశ్చరత్ యజ్ఞానో హరితో వృషా విశ్వమాభాదిలోచనం హర్యస్వో హరితం దత్తాయుధమా వజ్రం బాహ్వోర్హరి ఇంద్రో హర్యంతమర్జునం వజ్రం శుక్రైరభివృతం అపావృడోద్ధరీభిరద్రీభిస్తుతముద్గాహరీభిరాజత ఆ మందైరింద్రహరీధర్యాయి మయూరారోమభిః మాత్వాగే చింద్య మన్విన్న పాసినోతి ధన్వేవతాంగీః వృత్రఘాతో బలం వృజః పురా ధర్మో అపామజః స్థాదారథస్య హర్యోరభిస్వర ఇంద్రో దృఢాచీదారుజ గంభీరాంగూదధీంగ్రీవక్రతుం పుష్యసి గాయీవ రసు గోపాయవాసం ధేనవో యశాహృతం కుల్యాయీవాసత ఆనస్తుజం రయం భరాం సన్న ప్రతిజానతే వృక్షం పక్వం ఫలమంకీవ ధూమిహీంద్ర సంపారణం వసు స్వైరింద్రస్వరాసి స్మద్దిష్టి స్వయాసస్తర సమావృధానభోజ సా పురుష్టుత భవాన శుశ్రవస్తమ యుధ్మస్య తే వృషభస్య స్వరాజ ఉగ్రస్య యోనస్త వీరస్య ఘృష్వే అనోర్యో ఆనీంద్రస్య మహతో మహాని మహాకాశిమహిషవృష్ణేర్ధన స్మృతగ్రసమానో అన్యాన్ ఏకో విశ్వస్య భువనస్య రాజా స యోధయా చక్షయజా చ జనాన్ ప్రమాత్రాభిరిచే రోచమాన ప్రదేవేభిర్విశ్వతో అప్రదీదః ప్రజ్ఞాదివ ఇంద్ర పృథివ్యా ప్రోరోర్మహో అంతరిక్షాదృజీషి ఉరుంగభీరం జనుషాభ్యో ఉగ్రం విశ్వవ్యాచ సమభతం నాదీనా ఇంద్రం సోమాద ప్రతివే సుదాతముద్రన్న శ్రవదావేశంతి యం సోమామింద్ర పృథివీద్యా వాగర్భన్న మాతాభిభృతస్వాయా సంతే హిన్వంతి సమూతే మృగం త్వధ్వర్యవో మృగభవాతవాహు మరుత్వాంగింద్రవృషభోరణాయపి పాసోమ మనుష్వధంవదాయ ఆసింగస్వ జఠరే మధ్వ భూర్లింగం రాజాసి ప్రతిపస్సుతానాం సజోషా ఇంద్రసగణో మరుద్భిస్సోమం వివృత్తః శూర విద్వాన్ జయి సద్రోంద్రపమృధో నుదస్వాతాభయం కృణిహి విశ్వసో నః ఉత ఋతుభిర్ఋతువాః పాహి సోమమింద్ర దేవేభిస్తుతం నాః ఆభజో మరుతో యే త్వాహన్ భృత్రమదస్తుభ్యమోజాః యే త్వాహిహత్యే మఘవన్నమద్ధం యేషాం భరే హరిభోజే కపిష్టౌ యే త్వా నూనమనుమదం విప్రాహ్వేంద్రసోమం సగణో మరుద్భిః మనరుత్వంతం వృషభం వా వృధానవకవారిం దివ్యం సాసమింద్రం విశ్వాసాహమపాసే నూతనాయోగ్రం సహోదా విహరం హోవేనా ఓ